నిసగమ పని మణి బగ నిసగ నిసగ నిససని సగ నిసగ మపగమ సగ నిసగ మపగమ పమగ పమగ పమగ పమగ పమ మగ రాఘవనే రమణ రఘునాథ రాఘవనే రమణ రఘునాథ పార్కడల్ వాస జానకి నేస పార్కడల్ వాస జానకి నేస పాడుగిల్వేన్ వరం తా సంతా